పరావాయేషయజ్ఞం పశూనుపపతి యోగ్నిముద్వాసయతే పంచకపాలః పురోడాశో భవతి పాంతో యజ్ఞః పాంతః పశవో యజ్ఞమేవ పశూనవరుంధే వీరః వాగేష దేవానాం యోగ్నిముద్వాసయతే నవాగేతస్య బ్రాహ్మణార్థాయ పురాన్నమక్షన్ పంక్తో యాజ్యానువాక్యా భవంతి పాంతో యజ్ఞః పాంతః పురుషో దేవానేవ వీరన్యదపదాయాగ్నిం పునరాధత్తే శతాక్షరా భవంతి శతాయ పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి యద్వాగ్నిరాజితోనర్ధ్యతేజ్జాయ భాగతేయన్నికామయమానో యదాగ్నేయకం సర్వం భవతి సైవాస్యర్థ్యః సంవాయేదస్య గృహే వాక్సృజ్యతేయోగ్నిముద్వాసయతే సవాచకం సగం దృష్టాన్నిజమానయేశ్వరో న పరా భవితోర్విభక్తయో భవంతి వాచో విధృత్తే యజమానస్యాపరాభావాయ విభక్తిం కరోతి బ్రహ్మైవ తద ఖలు పాముష్వేదయథా వామం వసు వివిధానో గూహరి తాదృగే వరదగ్నిం ప్రతిష్ఠకథం నిరాహ యథా వామం వసు వివిధాన ప్రకాశం జిగమిషది తాదృగే విభక్తిముక్త్వా ప్రయాజేన వషత్కరోచ్చాయతనా దేవనైతి యజమానో వై పురోడాశ పశవనేతే ఆహుతీయత పురోడాశమేతే ఆహుతి జుహోతి యజమానమేవోభయద పశుభ్య పరిగృహ్ణాది చతయజ సంభృత సంభార ఇత్యాహున్న సంభృత్యా సంభారన యజః కర్తవ్యమిత్యథో ఖలు సంభృత్యా దేవ సంభారా కర్తవ్యం యజోయజ్ఞస్య అమర్థే పునర్నిష్ఠతో దక్షిణా పునరస్యూతం వాసః పునరుసృష్టో నద్వాన్ పునరాధేయస్య సమర్థే సప్తతే అగ్నే సమిధ సప్త జిగ్వా ఇత్యగ్నిహోత్రం జుహోతి యత్ర యత్రైవాస్యన్యత్నం తదగేవైనమవరుంధే వీరహావా ఏష దేవానాం యోగ్నిముద్వాసయతే తస్య వరుణ ఏవర్ణయాదాగ్నివారణమేకాదశకపాదమన నిర్వపేద్యం చైవహం నియశ్చాశ్రమయాతౌ భాగధేయేన ప్రేణాదినార్తిమార్చతి యజమానః భూమిర్భూమ్నాభ్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థయతే దేవ్యది దేగ్నిమన్నాదమన్నాద్యాయాదధే ఆయంగో ప్రశ్నక్రమేతసనం మాతరం పునః వితరం చ ప్రయం సువః త్రిపుంశబ్దామయిరాజ దివాత్మదంగాయ శిశ్రియే ప్రజస్యవాగ్నిభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరదిరోచనా యక్ష్యం మహిషః సువః యత్వారుద్ధః పరోపమన్యునాయదవర్త్యా సుకల్పమగ్నే తత్తవ పునస్తోద్దీపయామసి యత్తే మన్యపరోప్తస్య పృథివీ మనుదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవావసవస్య సమాభరన్ మనోజ్యోతిర్జుషదామాజ్యం విచ్ఛిన్నం యజ్ఞకం సమిమం దధాతు బృహస్పతిస్తనుగా విమన్నో విశ్వే దేవాయమాదయంత సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తయో నేరాపృణస్వాభృతేన పునరూర్జానివర్తస్వ పునరగ్న ఇషాయుషా పునరన్నః పాహి విశ్వతః సహైర్యానివర్తస్వాగ్నే బింబస్వధారయా విశ్వప్సుయా విశ్వతస్పరి లేఖస్సులేఖస్సులేఖస్తేన ఆదిత్యా ఆద్యంజుషాణాభియంతుకేతస్సకేతస్సు కేతస్తేన ఆదిత్యా ఆద్యంజుషాణాభియంతు వివస్వాగం అదితర్దేవజోజుస్తేన ఆదిత్యా ఆద్యంజుషాణాభియంతో భూమిర్భూమ్నాజ్యోర్వరిణేత్యాహాశిషైవై నమాధత్తే సర్పా వేదీర్యంతో మన్యంతేరంకసర్ణేరకాద్రవేయో మంత్రమపశ్యత్తదో వేదేర్నాస్తనూరపాయ్యర్గార్హవత్యమాదాది పునః నవమేవేన మజనం కృత్వా ధత్తేథో భూతమేవ పృథివీ మన్నాద్యన్నాపానమత్సైతం మంత్రమపశ్యత్తదో ేతామన్నాద్యపానమద్యత్సర్పరాయ్యర్గార్హవత్యమాదధాన్నాద్యశ్యావరుద్ధ్యాథో అస్యామేనం ప్రతిష్ఠితమాధత్తేయత్వాధపరోమేత్యాహాపన్ను ఏవాస్మైత పునస్తో దేవయామధీత్యాహ సమింధగేవైనం యత్తమన్యవరోక్తస్యేత్యాహ దేవతాభిరేవైనగుం సంభర ేతస్య యజ్ఞిద్యోగ్నిముద్వాసయతే బృహస్పతిర్చోపతిష్టతే బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవ యజ్ఞం సందధాది విచ్ఛిన్నం యజ్ఞం సమిమం దధాత్విత్యాహ సందత్తే విశ్వే దేవా ఇహమాదయంతామిత్యాహ సందత్తేవ యజ్ఞం దేవేభ్యోనుషది సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా ఇత్యాహ సప్త సప్త వై సప్త ప్రియాస్తనువస్తారేవరుంధే పునరోర్జాశమరయ్యేజమానమేవోర్జాదయ్యాచోభయరత్పరిగృహ్ణాత్యాదిత్యావాస్మాల్లోకాదమల్లోకమాయంతే పుష్మిల్లోకృదృశ్యంత ఇమల్లోకం పునరభ్యవేత్యాగ్నిమాధారీతానోమానయుహవస్తాభ్రువంతే సువర్గం లోకమాయ పరాచీనం పునరాధేయాదగ్నిమాదధీతేతాన్హోమాంజుయాజ్యామేవాదిత్యారిద్ధిమాధ్రువంతామేవధ్వమోని వయప్రయంతో అధ్వరం మంత్రం వోచే మాగ్నయే ఆరే అస్మే శృణ్వతే అస్య ప్రత్నామనద్విదకం శుక్రందుక్రే అక్రయ వయస్ సహస్రసామృషిం అగ్రేమోర్ధాదివక్కృపది పృథివ్యా అయం అపాగం రేతాగం శ్రీజిన్వతి అయమిహ ప్రథమోధాయ ధాతృభిర్హోతాయిష్టో అధ్వరేష్ యమ ప్రవానాభృగమో విరుచిత్రం విభువం విషే విషే ఉభావామింద్రాగ్నే ఆహువద్భ్యా ఉభారాధస్యభవాదయ్యై ఉభాదాతారా విషాగం రగేనాముభావాజస్య సాతనే భువేవా అయం దేయో నిర్ఋత్వయోయతో జాతో అరోజథా పంచానన్న గ్రహారోహాసానో వర్తయాలయం అగ్నాయోగం శివవ సహాసువార్జమిషంచనః ఆరే పాధస్పదుచ్చునా అగ్నే పవస్వస్వపా అస్మే వర్చస్సువీర్యం ప్రధత్వాషకం రయం మయి అగ్నే పావకలోజిషా మంత్రయా దేవ జిహ్వయా ఆ దేవాలక్షియక్షిత సనః పావకదీరివోగ్నే దేవాగిమిఘావః ఉపయజ్ఞకం హవిశ్చనః అగ్నశుచం వ్రతనమశ్రుచర్వే ప్రశ్రుచః కవిః శుచీరోచితాహుతః ఉదగ్నే శ్రయస్తవ శుక్రాభ్యాజంతయీరతే తవజ్యోదేగ్యర్చయ ఆయుర్దాగ్నేయుర్మే దేహి వర్చోదా అగ్నేవర్చో మే దేహి తనుపా అగ్నేసి తనువం మే వాక్యజ్ఞేయన్మే తనువాహూనం తన్మహాపణచిత్రావసో స్వస్తి పారమశీయేంధానాస్వాశ్రమిమంతస్సమి ధీమహి వయస్పంద వయస్కృతస్పంద యస్కృతం సువీరాసో అదాభ్యం అగ్నేతపత్రదంభనం వర్షిష్ఠే అధినాకే సందమగ్నే సూర్యస్య వర్చసాగథా సమృషేణాగస్తు తేన సంప్రియేణ ధామ్నా తమగ్నే సూర్యవర్చాసి సంమామాగుషా వర్చసా ప్రజయా సృజా సంపశ్యామి ప్రజా అహమిడ ప్రజసో మానవీ సర్వా భవంతు నా గృహే అంభస్తాంభో వో భక్షీయమహస్తమహో వో భక్షీయతహస్తమహో వో భక్షీయోర్జస్థోర్జం వో భక్షీయదేవతేరమధ్వమస్మిల్లోకేస్మిన్ గోష్ఠేస్మిన్ క్షయేస్మిన్ యోనామిదైవస్తేతోమాపఘాతభక్వేర్మే భూయాస్తదగం హిరాది విశ్వరూపే రామోర్జా విషాగో పద్యేన రాజస్పోషేణ సహస్రపోషం వః పుష్యా సంమయి భోరా ఉపత్వాగ్నే దివేది వేదోషావస్తర్ధియా వయం నమోభరందయేవసి రాజంద్రమధ్వరాణాం గోపామృతస్య దీదివిం వర్ధమానగ్నిస్వేదమే సనఃపితేవ సూనరేగ్నే సూపాయనో భవ అజస్వానస్వస్తయే అగ్నే త్వన్నో అంతమః ఉదత్రాతా శివో భవవ రుచ్ఛః సంతాసో జిష్ఠదీదివః సుమ్నాయ నూనమే మహేషిభ్యః వసువర్గవసుశ్రవాః అక్షానక్షద్యుమత్తమోరయిందాః ఊర్జావః పశ్యామ్యోర్జామాపశ్యత రాజస్పోషేణ వః పశ్యామి రాజస్పోషేణ మాపశ్యతే రాస్త్రమధుకృతస్యో నామావిశతే రామదః సహస్రపోషం వః పుష్యా సంమయి భోరాయశ్రయంతా తత్స పితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సోమానగ్విస్వరణం కృణగి బ్రహ్మణస్పతే కక్షీవం దయ్యౌషిజం కదా జనస్తరీరసినేంద్రశ్చసి దాసుషే ఉపోపేన్నుమఘవన్భూయిన్ను దేదానం దేవస్య పృచ్యతే పరిత్వాగ్నేపురం వయం విప్రగం సహస్య ధీమహి జగర్ణం దివే దివే భేత్తారంభం గురావదః అగ్నే గృహపదే సుగృహపజాన్మయా గృహపదినా భూయాతకం సుగృహపజన్మయా త్వం గృహపదినా భూయా శతకం హి వాస్తామాశుషమాశాసే పంతవే జ్యోతిష్మదీం తామాశుషమాశాసే ముష్మే జ్యోతిష్మదీ అయజ్ఞోయోమోప ప్రయంతో అధ్వరమిత్యాహస్తోమేవాస్మైక్తిపేత్యాహ ప్రజా వై పశవౌ మేమం లోకం ప్రజామే పశో నిమం లోకముపేత్య భ్రత్రామనుద్యుతమిత్యాహసు వర్గో వై లోక భ్రత్రస్సు వర్గమేవ లోకనం సమారోహత్యర్మూర్ధాదివ ప్రకృతిత్యాహ మూర్ధానమేవైనకం సమానానాహంకరో దేవోకాదేవమనుష్య లోకే ప్రతిష్టత్యయమిహ ప్రథమోధాయి ధాతృభిరిత్యాహ ముఖ్యమేవేణం కరోత్యుభావామింద్రాగ్నే ఆహువధ్యాయిత్యాహౌ జోబలమేవరుంధ్రేయం దేయో నిర్ణిత్యాహ పశవో వేరయ పశో దేవాభిరుపతిష్టదేవద్వారతరుతుష్మేవ ప్రతిష్ఠతి షద్భిరుత్తరాభిరుపతిష్టతే ద్వాదశ సంపద్యంతే ద్వాదశ మాధాః సంవత్సరః సంవత్సర ఏవ ప్రతిష్ఠతి యథా వై పురుషోర్జేర్యమగ్నిరాహితో జీర్యది సంవత్సరస్య పరస్తాగ్నిపామానే విరుపతిష్టతే పునర్నవమేవైనోపతిష్టతే యోగ ఏవాతిష్టతే నమ ఏవాశ ఉపతిష్టతే యాశ్నైవాశేషోపతిష్టతే పాపీయాశ్రేయసాహృత్య నమస్యతి తాదృగేవ దాయుర్దాగ్నేయుర్మే దేహేత్యాహాయుర్దాక్యేషవచ్చోదాగ్నే దివచ్చో మే దేహేత్యాహవచ్చోదాక్యేషతనోపా అగ్నేశతనువం మే బాహేత్యాహతనోపాక్యేషోగ్నేయన్మే తనువాణేత్యాహయన్మే ప్రజాయే పశూనా మూలం తన్మా పూరయ దివా వై తదాహిత్రావసో స్వస్తితే పారమశీయేత్యాహరాద్రువే చిత్రావసురవ్యుష్టైవాేతస్యై పురా బ్రాహ్మణాభిషుర్వ్యుష్టిమేవరుంధయింధానాస్వాసరంగిమా ఇత్యాహ సదాయ పురుణశతేన్ ేంద్రియాయేంద్రియే ప్రతిగచ్చేషామే సూర్మే కన్నకావ్యేతమై దేవాసురాగంశాగస్ృగంహంద్రియేతయా సమిషమానశాదివజ్రమేతచ్చేంజయమానా భ్రాతుల్యాయ ప్రహరది స్మృత్యా అచంబట్కారకం సంతమగ్నే సూర్యస్య వర్చసాగసాహైదత్వమసీతమహం భూయా సమితి ేతమగ్నే సూర్యమచ్చాసేత్యాశిషమే వేతామాశాసే సంపశ్యామి ప్రజాహమిత్యాహయావంతరేవ్రామ్యా పశవస్తానేవరుంధేంభస్థాంభో భక్షీయేత్యాహంభోక్యేతామహస్తమహోభక్షీయేత్యాహమహోక్యేతాసహస్తసహోభక్షీయేత్యాహసహోక్యేతావోర్జస్థోర్జం వోభక్షీయేత్యాహోర్జోక్యేతారేవీరమద్ధమి పశూనేవాత్మంతమయేవస్థేతోమాపగాతేత్యాహ్రువాదేవైనానపగా కృత ఇష్టకచిద్వా అన్యాపశుచిదన్యస్సగంహితాసి విశ్వరూపేరితి వత్సమభివృషత్యుపైవేనం ధత్తే పశుచితమేనం కురుతే ప్రవాయేషోస్మాల్లోకాచ్యవదేయాహవనీయమువతిష్ఠతే గార్హవత్యం ఉపతిష్టదేస్మిన్నేవోకేతిష్టేవాయత్రీభిరుపతిష్టతేజోవేగాయత్రీ తేజగేవాత్మం ధత్తే సోయతేతన్వాహసందత్తే గారిహవత్యం వాహద్విపాదో వీరా ప్రజాయంతేజదేవం విద్వాం దివదాభిర్గారిహవత్యముపతిష్టత ఆస్య వీరో జాయత భూర్జావ పశ్యామ్యోర్జా ్యాహాశిషమే వేతామాసాత్సవితుర్వేత్యాహ ప్రసోక్తే సోమానగ్రస్వరణమిత్యాహ సోమవీతమేవారుంధే బ్రహ్మణస్పద ఇత్యాహ బ్రహ్మవచ్చతమేవారుంధే కదాజనస్తరేరసీత్యాహనస్తరే గం రాత్రిం వసతి ఏం విద్వానగ్నిమపతిష్టతే పరిత్వాగ్నేపురం వయమిత్యాహ పరిధి మే వేదం ్రోజాస్ బ్రహ్మవర్చతే పుత్రో జాయతేతమాశిషమాశాసే ముష్మే జ్యోతిష్మదేవిబ్రోజాస్త్రో జాతేజగేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాతి అగ్నిహోత్రం జుహోదియదేవజమానస్య స్పందస్యైవద్రేతస్మిజతి ప్రజననే ప్రజననయం హి వాగ్నిరథౌషధీరంతగతాదహదితాస్తదో భూయతే ప్రజాయందే యచ్ఛాయం జుహోదివేతదేవసింజతి ప్రైవ ప్రాతస్తనేన జనైరేతస్విక్తన్నత్వష్ప్రావికృతం ప్రజాయతే యావచ్చోవేదేతదస్విక్తస్య త్వష్టారూపాణి వికరోతి తావచ్చోవే ప్రజాయతేతవేదైర్యస్తాయోగిరే భగ్నేభిరుపదిష్టతేతసేవసిక్తస్యోషో రూపాణి వికరోతి స ప్రైవ జాయతే శ్వశ్వభూయాన్భవదిగదేవం విద్వానగ్నిముపతిష్టతే హద్దేవానామాసేద్రాత్రిరసురాణాంతే సురాయద్దేవానాం విత్తం వేద్యమాసేత్తేన సహ రాత్రిం ప్రావిశంతే దేవాహీనా అమన్యంతతే పశ్యన్నాగ్నేయీరాత్రిరాగ్నేయా పశవమివమేవాగ్నిగ్రస్తవామసనస్తు పశూన్ పునర్దాస్యతిమస్తు సరేభ్యస్తుతో రాత్రియాభ్యహరభి పశూన్ నిరాభ్యే దేవా పశూన్ విత్వా కామాగం అకుర్వదయేవం విద్వానగ్నిముపతిష్టదే పశువాన్ భవత్యాదిత్యో వా అస్మాన్ లోకాదమల్లోకమై స్వామల్లోకం గత్వా పునరిమల్లోకమభ్యధ్యాయత్స ఇమల్లోకమాగత్య మృత్యోరనిభేన్మృత్యుసంయుదయ వ్యక్షయం లోకస్వామం ఏవమేవాగ్నిగ్రస్తవామి సమాసుతస్సు వర్గం లోకం గమయిష్యతి సోమస్తోత్సయేనగ్రస్తుతస్సు వర్గం లోకమగమయద్దేవం విద్వానగ్నిముపతిష్ఠతేతు వర్గమేవ లోకమే విసర్వమాజరేత్యభివాయేషోగ్ని ఆరోహదేనోపతిష్ఠతే యథా ఖలు వేష్ కామయతే తథా కలో జనగ్రముపతిష్ఠతేన ప్రాతస్వగంహిణం వ్రతాని సృజ్యంతే రహస్యే జాగశ్చ పాపీ జాగశ్చాధాదే జ్యోతిర్వా అగ్నిస్తమోరాగ్రముపతిష్టతే జ్యోతిషైవ తమస్కరత్యుపస్థే యోగ్ని నాపస్థేయా ్యాహుర్మనుష్యాయన్వైరోహరహరాధృత్యాథైనైన్ వై తముపాక్షత్యసో దేవానహరహర్యాజ్యతేమానో యజేషా ఖలు ఆహితాగ్నేరాజేర్యదగ్నిముపతిష్టతే తస్మాదుపస్థేయ ప్రజాపతి పశూన సృజరతే వృత్తాహోరాత్రే ప్రావిషంతాన్షంత ిరంబవిందధ్యక్షంబాభిరుపతిష్టతే స్వమేవ్యచ్చినత్ర జామ్యస్తేత్యాహుర్యోహరహరుపతిష్టత అగ్నిం ప్రత్యంగపతిష్టతే ప్రత్యేన మోషదియపరాంగమిష్టం ప్రజయా పశుభిరేతికపాతుల్యంగివోపతిష్టమైన ప్రత్యోషజిన విష్మం ప్రజయా పశుభిరేతి మమ నామ ప్రథమం జాతవేద పితా మాతా జనసర్యదగ్రే రత్వం విభిరి పునరామదైతోత్తవాహం నామ ఘరాణ్యగ్రే మమ నామ తవ జాతవేదో వాససి ఇవ వివసా నౌయే చ రామ ఆయుషే త్వం జీవసే వయం యథా యథం విపరితథా వహై పునస్తే నమోగ్నయే ప్రతినిధ్యాయ నమో నాధిష్టాయ నమః సమ్రాజే అషాఢో అగ్నిర్బృహద్వయా విశ్వజిత్సహం జస్వేష్ఠో గంధర్వః త్వత్పితారో అగ్నే దేవాస్త్వామాహుదయస్తద్దివాజనాః సమం మామాయుషాభంగౌ భర్తేన సుహితే మాధాః అయమగ్నిశ్రేష్ఠతమోయం భగవత్తమోజగుం సహస్రసాతమః అస్మా అస్తు సువీర్యం మనోజ్యోతిర్ద్యుషదామాజ్యం విచ్ఛిన్నం యజ్ఞం సమివం దధాతు యాష్టావృషసో నిమృతశ్చ తాః సందధామి హవితాధృతేన పయస్పతిరోషధయ పయస్పద్ధీరుధాం పయః అపాం పయసో యద్పయస్తే నమామీంద్రసగం సృజ అగ్నే వ్రతంచరిష్యామి తక్షయం తన్మే రాధ్యతా అగ్నిగంహోతారమిగతగంహువే దేవాహయామహే ఆయంతు దేవాస్సు మనస్యమానా వియంతు దేవా హవిషో మే అస్వాయునక్తిసత్వాయునక్తుయాని ఘర్మే కపాలాన్నివ జిన్వంతి వేషస ఓష్ణస్థాన్యవ్రజయింద్రవాయూముంచతా అభిన్నో ఘర్మో జీరదానుర్యదాత్తస్తదగం పునః యుద్ధోవేధ్య పరిధయశ్చ సర్వే యజ్ఞశ్చాయురుణ సంచరంతి త్రయస్త్రిగం సప్తంత భోగ్యవిరత్రిరేమయ్యజ్ఞస్పృశయాదే తేషాన్నం ప్రత్యేతద్దా విశ్వాహ ధర్మో దేవాగుం అప్యేయు వైశ్వానరోనభూత్యా ప్రయాతు పరావత అగ్నిరుక్షేణవాహస ఋతావానం వైశ్వానరమృతస్యజ్యోతిబృహస్పతి అజస్రం ధర్మమీమహే వైశ్వానరస్య సింహనాభ్యో బృహదరి నాదేకస్వమస్యయా కవిః ఉభాగరా మహయన్నజాయతాగ్నిర్జావా పృథివీ భూరిరేతసా పృష్టో దివి పృష్టో అగ్ని పృథివ్యాం పృష్టో విశ్వావోషధీరావేశ వైశ్వానరస్య రహసా పృష్టో అగ్నిస్తలోది పాదరిష పాదునట్టం జాతో యదగ్నే భువనావ్యక్ష పశున్న గోపాయిర్య పరిధ్వా వైశ్వానర బ్రహ్మణే విందగాతి యూయం పాదస్వస్తిభిస్తదానః త్వమగ్నే శోచిషాశోషు చాధారోదసీ అభృణాజాయమానః త్వం దేవాగుమభిధస్తేరముంజో వైశ్వానరజాతవేదోమహీత్వా అస్మాకమగ్నే మఘవత్సుధారజానామిక్షత్రమజరగం సువీర్యం వయం దేవ శతిమగం సహస్రిణం వైశ్వానరవాజమగ్నేతమోదిభిః వైశ్వానరస్భుణానామభిశ్రీష్టమిదం అవదేహేణోర్ణనమోభిరవేభిర్భిస్మభ్యమసుర ప్రదేశో రాజన్నేనాగుంశిశ్వత కృతాని ఉదృత్తమం వర్ణపాశమస్మధవాశమం యమాధ్యమగ్ఞశ్రథాయ అథాభయమాదిత్యవ్రతేతవానాగసో అజిదయేశ్యామ అధిక్రామిణో అకారిణం జిష్ణోరశ్వస్య వాదినః సురభినో ముఖాగర ప్రణాయోగుం శ్రితారిషత్ ఆదధిక్రాశ్రవతా పంచకృష్ణే సూర్యమివజ్యోతిషాపస్తదాన సహస్రాశ్రతావాజర్వాణక్వాసమిమావచాగుంసి అగ్నిర్మోర్ధాభువ మరుతో యద్ధవో జివస్వం మాయంతో హవామహే ఆతో నౌగంతన యావశర్మ శశమానాయ సంధి త్రిధాతో నిదాశుషే గచ్చతాభి ఆస్పభ్యంతాని మరుతో వియంతరయన్నో ధత్తవృషణ సుధీరం హరిజన్నవోషర్మ గచ్చదు హరిజపాత్రగుంహద మహేమోషమాతరగం సుప్రదానామృతీమేహువేమ సుభిక్షత్రామజరం దేవరోజేగం సుశర్మా నమదిగం సుప్రణీతి సుద్రామానం పృథివేంద్రామనేహసగం సుశర్మా నమదిగం సుప్రణీతి దైవేన్నామగ్ఞస్తరిత్రామనాగసమశ్రవంతే మారుహేమాష్టయే ఇమాగం సునాభమారుహగం శతారిత్రాగం శతస్థ్యాం అక్షద్రాం పారయిష్ణం ఓం సంతాసిం చామియజుషా ప్రజామాయుర్ధనం చ బృహస్పతి ప్రసూతో యజమాన ఇహమారిషత్ ఆశిరమసి సత్యమసి సత్యస్యాధ్యక్షమసి హరిరసి వైశ్వానరం వైష్ణదేవముద్బోధం సత్యోజాసహోమానమసి సహస్వారాజే సహస్వారాజే సహస్వృతనాసహస్వృతం యత సహస్రవేణ్యమసి నన్మాజిన్వాజ్యస్యాజ్యమసి సత్యస్య సత్యమసి సత్యాయసి సత్యజుష్మమసి సత్యేన త్వాభిఘారయామిదస్య దేభక్షీయ పంచానాం త్వావాతానాయంద్రాయ ధత్రాయ గృహ్ణామి పంచానాం త్వక్రూరాయంద్రాయ ధత్రాయ గృహ్ణామి పంచానాం త్వాదిశాయంద్రాయ ధత్రాయ గృహ్ణామి పంచానాం త్వా పంచజనానాయంద్రాయ ధత్రాయ గృహ్ణామి జరో స్వాపంచభిరస్య యంత్రాయ ధత్రాయ గృహ్ణామి బ్రహ్మణ స్వాజస యంత్రాయ ధత్రాయ గృహ్ణామి క్షత్రస్య తోజస యంత్రాయ ధత్రాయ గృహ్ణామి విజయత్వాయంత్రాయ ధత్రాయ గృహ్ణామి సువీర్యాయ త్వా గృహ్ణామి సుప్రజాస్వాయ త్వా గృహ్ణామి రాజస్పోషాయ త్వా గృహ్ణామి బ్రహ్మవత్రాయ త్వా గృహ్ణామి భూరస్మాగం హమిర్దేవానా మాశిషో యజమానస్య దేవానాం త్వా దేవతాభ్యో గృహ్ణామి కామాయ త్వా గృహ్ణామి ధ్రువోసి ధ్రువోహకం సజాదేవ భూయా సంధేరశ్చేద్దాపశుగ్రోహకం సజాదేవ భూయా సముగ్రశ్చేద్దాపశుర విభోరస్త విభోరహకం సజాదేవ భూయా సమభిభోస్తేపశుభ్యునద్విత్వా బ్రహ్మణా దేవ్యేన హవ్యాయాస్మై వోఢవే యాదవేదః ఇంధానాస్వాసు ప్రజల సువీరాజ్యోగ్జీవేమ బలిహృతో భయంతే యన్మే అగ్నే అస్య యజ్ఞశ్రేష్ట్యాద్యద్వాస్కందాజ్యోత విష్ణో తేన హన్య సమత్రం ధర్మరాజమైనం దధామి నిర్వృత్యా దోర్భువస్సు వరుక్షుష్మాజమానాయుష్మాభిదాసతే అగ్నే దేవేమన్విద్ధమంత్రిష్మాత్య దేహో ధర్మోర్ధన్నాదిఘర్మిరాజస్పోషాయ సుప్రజాయ సువీర్యాయ మనోధిప్రాజాపత్యం మనసా మా భూతేనామిషమాగస్యైంద్రియమధ్యక్షయణి వాచా మేంద్రియేణామిషమసంతమతూనా ప్రీణామి సమా ప్రీత ప్రీణాదు గ్రీష్మతూనా ప్రీణామి సమా ప్రీత ప్రీణాదు ూనా ప్రీణామి తామా ప్రీత ప్రీణంతు శరదమృదూనా ప్రీణామి తామా ప్రీత ప్రీణాదు హేమంత శిలామృదూనా ప్రీణామి తౌమా ప్రీతౌ ప్రీణీతామగ్నే సోమయోరహం దేవ యజ్జయా చక్షుష్మాన్ భూజాదమగ్నే రహం దేవ యజ్జయా నాదో భూయాధ్యలబ్ధో భూయాదముందేయమగ్నే సోమయోరహం దేవ యజ్జయా వృత్ర భూజాసమింద్రామిరహందేవ యజ్జయేంద్రియాభ్యన్నాదో భూజాసమింద్రస్యాహందేవ యజ్జయేంద్రియావే భూజాసం మహేంద్రస్యాహందేవ యజ్జయా దేవానం మహిమానం గమేయమగ్నేష్టకృదోహందేవ యజ్జయా యుష్మాయజ్ఞేన ప్రతిష్టాంగమేయం అగ్నిం మాతురిష్టాత్పాదవిలాఘతకం సాధ్యో మేంది దూరే రాదీయది సమేతేన చేతకం స్వరూపవర్షవన్మయే హీమాన్ భద్రాంతర్యాగం అభ్యేహి మామనోవ్రతాన్యశీర్షాన్ని మృగ్మిడయేరస్పత్యే హిరంతిరసీమతిరూనర్యుష్టిష్టిందే శ్రీయోపహూతౌ ప్రహవంతే శ్రీయసా మే సత్యాశీరస్య భూజాదరే క్షయ్ఞోదివం రోహతు యజ్ఞో దివం గచ్చదు యో దే భయాన పంథాస్తేన యజ్ఞో దేవాగుమప్యేస్మాస్మింద్ర ఇంద్రియం దస్మాన్ రాజభూత యజ్ఞాశ్చందమస్మాదు సంతాదిస్థాన ప్రియాదుష్టిరస్వనోష్టానోష్టిందేగమేజమ్మోజ్యోగ్రతామాజ్యమిన్నం యజ్ఞం ధాతు బృహస్పతి స్కనుగామిమన్నా విశ్వే దేవాదయంత బ్రహ్మబిన్వస్వదో మే మాక్షాది కుర్వతో మే మోపదసత్ ప్రజాపయోజస్వాన్వయస్వాన్ ప్రాణాపానో మే బాహిమాన వ్యానో మే బాహ్యుదాన వ్యానో మే బాహ్యక్షితోక్షిత్యై త్వామామేక్షేష్టాముష్మిల్లోకే బర్హిషోహందేవ యజ్జయా ప్రజావాన్ భూయాసన్నరాసగుంసస్యాహందేవ యజ్జయా పశువాన్ భూయాసమగ్నేష్వ్యప్రకృతోహందేవ యజ్ఞయా యుష్మాన్ యజ్ఞేన ప్రతిష్టాంగమేయమగ్నేరహముద్విమనోద్యేతం సోమస్యాహముద్విమనోద్యేతమగ్నేరహముద్విమనోద్యేతమగ్నే సోమయోరహముద్విమనోద్యేతమింద్రాగ్నియోరహముద్విమనోద్యేతమింద్రస్య హముద్రిమనోద్యేషం మహేంద్రస్యాహముద్రిమనోద్యేషమగ్నేష్టకృతోహముద్రిమనోద్యేషం వాజస్య మా ప్రథమేణోగ్రభీర అథా సమత్నాగం ఇంద్రో మే నిగ్రాభేణాధరాగం అగః ఉద్గ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మదేవామివృధన్ అథా సమత్నానింద్రాగ్నేవే విశోచే నాన్యస్యతాం ఏమాగ్మన్నాశిశోహకామాంద్రవంతోమనామహే ధుక్షేమహే ప్రజామిషం ేవతమయ్యాంద్రో దేవతమయత్తేన సూర్యో దేవతమయ్యాస్మేయ పరిచర్తనాస్మాద్రవిణం యచ్చ భద్రం ప్రణో భూతాన్ భాగాన్ దేవతాసు విష్ణోర్హందేవయజ్ఞేన ప్రతిష్టాంగమే యగం సోమస్యాగం దేవయజ్ఞయా సురేనారేతోహందేవయజ్ఞయా వసూనాగం రూపం ఉషేయం దేవానాం పత్నిరగ్రగ్రహవతిర్యజ్ఞనంతయోరహం దేవయజ్ఞయా మిథునేన ప్రభూయాసం వేదోదివిత్తిరతి విదేయ కర్మాసి కరుణమసి క్రియాసకం సమేయం రాయణకం రాయస్ఫోటకం సహస్రిణం వేదో దాతు వాజినం ఆప్యాయతాం ధృవాఘృతేన యజ్ఞం యజ్ఞం ప్రతిదేవయభ్యః సూర్యాగావూధోదిత్యా ఉపస్థారా పృథివీ యజ్ఞే అస్మిన్ ప్రజాపతే విభాన్నామ లోకస్తస్మిగ్రస్వాదధామి గ్రహయజమానేన సతశిరం మే భూయా సర్వమసి సర్వం మే భూయా పూర్ణమసి పూర్ణం మే భూయా అక్షితమసి మామే శ్రేష్టా ప్రాచ్యాం దిశి దేవాదిత్యజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాత్ పితరో మార్జయంతాం ప్రదీక్ష్యాం దిశి గ్రహా పశవో మార్జయంతాముదీ వనస్పదయో మార్జయంతా భూర్ధ్వాయాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం విష్ణోక్రమోమాదిగాయత్రేణ ఛందసేమవిక్రమే నిర్భక్తస్తయంద్రష్మా విష్ణోక్రమోస్తిహాష్ణేన ఛందసాంతరిక్షమవిక్రమే నిర్భక్తస్తయం దృష్ణో విష్ణోక్రమోస్తి యతోహం జాగతే నంతసాధిక్రమే నిర్భక్తస్యం దృష్టా విష్ణాక్రమోదిశత్రో యతో హంతారుష్ఠుభే నంతసాదిశో న విక్రమే నిర్భక్తస్యం దృష్మ అగన్మసు వస్సువరగన్మ సందృశస్తేమాచిత్యే తమస్తస్మై దేవామృక్షిషోరేష్టోరస్మే నామాయుర్ధా అస్యాయుర్మేధేహివచ్చోధా అధివచ్చో మయి దేహీతమహమహం భ్రాతృవ్యమాభ్యో దిగ్భ్యోస్తే దివోస్మాదంతరిక్షాదస్తే పృథివ్యా అస్మాదం నాద్యాన్నిర్భజామి నిర్భక్తస్యం భీష్మ సంజాతిషా భూమైంద్రీ మామృతమన్వావర్తే సమహం ప్రజయా సంమయా ప్రజా సమహగం రాయస్పోషేణ సంమయా రాయస్పోషస్వమిద్ధో అగ్నే మేదీతి సమేద్ధాతే అగ్నే దేద్యా సంవసుమాయజ్ఞావసీయాన్ భూయా సమగ్న ఆయోగం శివవసాశువాద్యమిషంచన ఆరే బాధస్వదుచ్చునా అగ్నేవస్వస్తపాస్తేవచ్చేయోషకం రయం మయే అగ్నే గృహపదే సుగృహపతిరహం త్వయా గృహపతినా భూయా సుగం సుగృహపతిర్మయా త్వం గృహపతినా భూయా శతకం హిమాస్తామాశిషమాసాసే తంత్రమే జ్యోతిష్పదేంద్రామాశిషమాసాసే పుష్పే జ్యోతిష్పదేంద్రస్వాయిణ్యధత్వామిమంజత్వజ్ఞే ప్రథమనే ప్రథమచారిషంతరసంతన్మే రాజయజ్ఞాబభూవసాబభూవస ప్రజ్ఞే సవావృధే ేవామధిపతిర్బభూత అస్మాకం అధిపతిం కరోతు వయజ్ఞశ్యామవదయోరీనా గోమాగం అగ్నేమాగం అశ్వీ యజ్ఞోనివత్సాసమిర ప్రమృష్య ఇదాగం ఏడో అసుర ప్రజాధ్వరయ పృథబుద్ధస్తభావాన్ యథామత సోమాం వాతయజ్ఞాయుర్ణమాసోకస్ వాహదేవాయమాగచ్చి కానవూనాయమానాయో వై దేవత పూర్వ పరిగృహ్ణాశ్వభూతేజతేతద్వై దేవానామాయతనయ్యదాహమయీయోందశూనాభవద్భ్యో మనుష్యానామం వాహార్యవజనామగ్ని గృహ్ణాదిస్వేవాయతనే దేవత పరిగృహ్ణాదిశ్వభూతేజత నవీమేభ్యోగ్రతపతిర్బ్రాహ్మణో వ్రతభద్వ తదముపేష్యన్ బ్రూయాదగ్నేజరిష్యామిగ్రవే దేవానాస్మాదేవ ప్రతి ప్రోచ్యం వ్రతమానభదే పరిగిషాపూర్ణమాదే ్యేతయోగాగతనుపస్తేపస్తేహుర్మనుష్యాన్వాస్తేర్న విక్షంది కిము దేవాగేషాన్నవసానవాస్మిన్సో యక్షమాణే దేవతాపసంతి ఏం విద్వానగ్నిముపస్త్రిణాదిగజమానేన గ్రామ్యాశ్చ వసవో వరుభ్యారణ్యాశ్చేత్యాహుల్యగ్రామ్యానుభవసతి ్యాస్నాదితేనారణ్యాస్నాదుభవసేస్తాదారణ్యస్నాదేంద్రియం వారణ్యమింద్రియమేవాత్మన్ధత్తేకటనాస్నానుభవసే క్షోధకస్యాద్రుద్రాశ్రవశోనభిమన్యే తాపోనాశితన్నేవాశితన్నేవాన్నక్షోధుభవీనా రుద్రపశోనభిమన్యదేవద్రోమిక్షుత్కలు వై మనుష్యశ్రద్ధాతుర్యోగ్రానుభవసతి వద్రేణ సాక్షాక్షుధం భ్రాతుర్యగం హంతి.